కృష్ణ యజుర్వేదాంతర్గత 21 యోగ కుండలిని ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం ద్వితీయో 2వ అధ్యాయ ఖేచరి విద్య అథాహం సంప్రవక్ష్యామి విద్యాం ఖేచరి సంజిక యథా విజ్ఞానవానస్య లోకేస్మిన్ జరోమర 1 మృత్యువ్యాధిజరాగ్రస్తౌ దృష్ట్వా విద్యామిమాం మునే 01 అథాహం సంప్రవక్ష్యామి విద్యాం ఖేచరి సంజ్ఞికా యథా విజ్ఞాతవాన్ అస్య లోకేస్మిన్న జరామరః మృత్యువ్యాధి జరాగ్రస్తో దృష్ట్వా విద్యాం ఇమాం మునే ఖేచరి విద్య ఆత్మాకాశ విహారము ఓ గౌతమ, ఇప్పుడు నేను ఖేచరి విద్య అనే సంజ్ఞచే చెప్పబడుచున్న దానిని వివరిస్తున్నాను. శ్రద్ధగా వినిదెరుగాక. ఈ ఖేచరి విద్యను ఎరిగినప్పుడు అట్టివాడు అజరామరుడు వార్ధక్యము ఉమృత్యువులచే పరిమితత్వము పొందనివాడు అగుచున్నాడు. మృత్యువును సమీపించినప్పుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు, వార్ధక్యము వచ్చినప్పుడు కూడా వాటి బాధల నుండి అతితత్వస్వరూపమైన విముక్తికి ఈ ఖేచరి దృష్టి ఉపశమనమై ఉన్నది. బుద్ధిన్ దృఢతరాం కృత్వా ఖేచరీంతు సమభ్యసేత్. 2 జరామృత్యుగదగ్నో యః ఖేచరీం వేత్తి భూతలే గ్రంథతశ్చార్థతశ్చైవ తదభ్యాస ప్రయోగత. 3 తమ్మునే సర్వభావేన గురుం మత్వా సమాశ్రయేత్ బుద్ధిన్ దృఢతరం కృత్వా ఖేచరీం తు సమభ్యసేత్ జరామృత్యుగదగ్నోయం ఖేచరీం వేత్తి భూతలే గ్రంథతశ్చ అర్థతశ్చైవ తత్ అభ్యాస ప్రయోగతః తం మునే సర్వభావేన గురుం మత్వా సమాశ్రయేత్. సర్వస్థితిగతులందు బుద్ధిని దృఢతరం చేసుకుని ఖేచరి విద్యను అభ్యసించాలి. భూతలమునందు జరా మృత్యువు దోషములను తొలగించివేయనదిగా ఖేచరి విద్యను యోగవేత్తలు వర్ణిస్తున్నారు. ఇట్టి ఖేచరి విద్యను ప్రయోగముగా అభ్యాసించినప్పుడు 1 గ్రంథము థియోరీ, 2 తాత్వికార్థము ప్రాక్టీస్ గ్రహించి అప్పుడు అభ్యాసము ప్రాక్టీసింగ్ నకు సిద్ధపడాలి. అంతేకాదు, ఓ ముని, అర్థము చేసుకుని సాధనకు ఉపక్రమించటానికే సర్వభావములతో గురువును శ్రద్ధాభక్తులతో సమాశ్రయించాలి. దుర్లభ ఖేచరి విద్యా తదభ్యాసోపి దుర్లభ. 4 అభ్యాసం మేళనం చైవ యుగపన్నేవ సిద్ధ్యతి అభ్యాసమాత్రనిరత న విందంతే హ మేళనం. 5 అభ్యాసం లభతే బ్రహ్మంజన్మ జన్మాంతరే క్వచిత్ దుర్లభ ఖేచరి విద్య తత్ అభ్యాసోపి దుర్లభ అభ్యాసం మేళనం చైవ యుగపత్నా ఏవ సిద్ధ్యతి అభ్యాసమాత్ర నిరత న విందంతేహ విందంతి ఇహ మేళనం. అభ్యాసం లభతే బ్రహ్మన్ జన్మ జన్మాంతరే క్వచిత్ ఖేచరి విద్య ఎరుగుట దుర్లభమైనదని, అద్దాని అభ్యాసము ఇంకా దుర్లభమని చెప్పబడుతోంది. 1 అభ్యాసము, 2 అవగాహన ప్రాక్టీస్ అండ్ అండర్స్టాండింగ్ మేళము అప్లికేషన్ లచేత మాత్రమే అది సిద్ధించగలదు. కేవలము అభ్యాసం చేస్తూ అభ్యాసనిరతుడై ఉంటూ అద్దానిని అవగాహనతో మేళవించుకోకపోతే ఇట్స్ స్టాలిన్ ఇన్ లివ్ సిచ్యుయేషన్స్ ఖేచరి విద్య సిద్ధించినది అవదు. జన్మ జన్మాంతరముల అనేక జన్మల అభ్యాసము అధ్యయనపూర్వకమైన అవగాహనలచేతనే అది సిద్ధిస్తోంది. మేళనంతు జన్మనాం శతాంతేపి న లభ్యతే. 6 అభ్యాసం బహుజన్మాంతే కృత్వా తద్భావసాధితం మేళనం లభతే కశ్చిద్యోగీ జన్మాంతరే క్వచిత్. 7 యదా తు మేళనం యోగీ లభతే గురువక్త్రతః తదా తత్సిద్ధిమాప్నోతి యదుక్తా శాస్త్ర సంతతౌ 8 మేళనం జన్మనాం తత్తు శతాంతే అపి న లభ్యతే అభ్యాసం బహుజన్మాంతే కృత్వా తద్భావ సాధితం మేళనం లభతే కశ్చిత్ యోగీ జన్మాంతరే క్వచిత్ యదా తు మేళనం యోగీ లభతే గురువక్త్రతః తదా తత్ సిద్ధిం ఆప్నోతి యత్ ఉక్తా శాస్త్ర సంతతౌ. కేవలము మేళనము మెర్లీ లర్నిన్ ఆ సబ్జెక్ట్ అండ్ అండర్స్టాండిన్ చేస్తూ ఉంటూ యోగాభ్యాసము లేకపోతే కూడా 100 జన్మలెత్తినా అది లభించేది కాదు. ఓ మునీశ్వర, అనేక జన్మల అభ్యాసమేళనములచే ఏతత్ ఖేచరీ భావనాస్థితి ఈ జీవునిచే సిద్ధిస్తోంది. అభ్యాస మేళనముల చేత జన్మ జన్మాంతరములలో అది సిద్ధిస్తోంది. అనేక జన్మ సంసిద్ధిం తతో యాతి పరాంగతిం. ఎప్పుడైతే యోగి గురుముఖత మేళనము ఇట్స్ ఇంటర్ప్రెటేటివ్ అండర్స్టాండింగ్ పొందునో అప్పుడు శాస్త్రములచే నిర్వచించి వివరించబడుచున్న ఖేచరి యోగసిద్ధి తప్పక పొందుచున్నాడయ్యా. అదియే ఆత్మాహం స్థితి కూడా. గ్రంథతశ్చార్థతశ్చైవ మేళనం లభతే యదా తదా శివత్వమాప్నోతి నిర్ముక్తః సర్వసంశ్రుతేః. 9 శాస్త్రం వినాపి సంబోద్ధుం గురవోపి న శక్నీయః తస్మాత్ సుదుర్లభతరం లభ్యం శాస్త్రమిదం మునే. 10 యావన్న లభ్యతే శాస్త్రం తావద్గాం పర్యటేద్యతేః యదా సంలభ్యతే శాస్త్రం తదా సిద్ధ్యః కరే స్థితా. 11 న శాస్త్రేణ వినా సిద్ధిర్దృష్టా చైవ జగత్రయే. 02 గ్రంథతశ్చ అర్థతశ్చైవ మేళనం లభతే యదా తదా శివత్వం ఆప్నోతి నిర్ముక్తః సర్వ సంశ్రుతేః శాస్త్రం వినాపి సంబోద్ధుం గురవో అపి న శక్నీయః తస్మాత్ సుదుర్లభతరం లభ్యం శాస్త్రం ఇదం మునే. యావత్ న లభ్యతే శాస్త్రం తావత్ గాం పర్యటేత్ యత్యః యదా సంలభ్యతే శాస్త్రం తదా సిద్ధ్యః కరే స్థితా న శాస్త్రేణ వినా సిద్ధ్యః దృష్టా చైవ జగత్రయే. ఎప్పుడైతే గ్రంథములలో శాస్త్రములలో చెప్పిన పరమార్థనమును మేళనము ఇట్స్ ప్రాక్టికల్ ఆప్లికేషన్ హియర్ అండ్ నౌ లభిస్తుందో ఇకప్పుడు సర్వ సంస్కృతుల నుండి సంసారబంధముల నుండి విముక్తుడై సదాశివత్వమును ఆ యోగి పొందుచున్నాడు. శాస్త్రములు చదివినంత మాత్రముచేత సరిపోదు. గురువు చెప్పితేనే అది అనుభవమవుతుంది. నిజమే. అయితే గురువు కూడా శాస్త్రముల సహాయం లేకుండా విదౌట్ మేకింగ్ రేఫరెన్సెస్ టు శాస్త్రం అది చెప్పలేడు. అందుచేత ఓ మునీంద్ర, ఈ ఖేచరీ శాస్త్రము అతి దుర్లభమైనది. శాస్త్రము లభించేవరకు యతి పర్యటన కాన్స్టాంట్ సర్చ్ ఫోర్ ఇట్ చేస్తూనే ఉండాలి. శాస్త్రము లభించిందా ఇక సిద్ధి చేతికి లభించినట్లే. శాస్త్రమును ఆశ్రయించకుండా ఈ 3 లోకములు వెతికినా కూడా సిద్ధి లభించదు. తస్మాన్మేళనదాతారం శాస్త్రదాతారమచ్యుతం. 12 తదభ్యాసప్రదాతారం శివం మత్వా సమాశ్రయేత్ లబ్ధ్వా శాస్త్రమిదం మహిమన్యేషాంన ప్రకాశయేత్. 13 తస్మాత్ సర్వప్రయత్నేన గోపనీయం విజానత తస్మాత్ మేళనదాతారం శాస్త్రదాతారం అచ్యుతం తతభ్యాస ప్రదారతారం శివం మత్వా సమాశ్రయేత్ లబ్ధ్వా శాస్త్రం ఇదం మహ్యం అన్యేషాం న ప్రకాశయేత్ తస్మాత్ సర్వప్రయత్నేన గోపనీయం విజానత. అందుచేత మేళము ప్రాక్టికల్ ఆప్లికేషన్ ప్రసాదించినవారిని శాస్త్రము ప్రసాదించినవారిని అచ్యుతుడగు విష్ణుభగవానునితో సమానముగాను అభ్యాస ప్రదాతను సాక్షాత్ పరమశివునిగాను భావించి సమాశ్రయించాలి. మనం చెప్పుకుంటున్న ఈ ఖేచరి విద్యను పొందిన తరువాత దానిని ఎవ్వరు పడితే వారికి అర్హత చూడకుండా బోధించరాదు. ఈ ఖేచరి విద్య అత్యంత రహస్యమైనదిగా గుహితమంగా ప్రయత్నపూర్వకంగా భావించాలి. శ్రద్ధ, పట్టుదల, గురువుపై గురి, భక్తి మొదలైనవి పరిశీలించి మాత్రమే బోధించాలి. యత్రాస్తే చ గురుర్బ్రహ్మంది వియోగ ప్రదాయక 14. తత్ర గత్వా చ తేనోక్త విద్యాం సంగృహ్య ఖేచరి. తేనోక్తః సమ్యగభ్యాసం కుర్యాదాదావతంద్రిత 15. అనయా విద్యయా యోగీ ఖేచరి సిద్ధిభాగ్ భవేత్. ఖేచర్యా ఖేచరీం యింజన్ ఖేచరి బిజపూరయ 16. ఖేచరాధిపతిర్భూత్వా ఖేచరేషు సదా వసేత్. యత్ర అస్తే చ గురుః బ్రహ్మన్ దివ్యయోగ ప్రదాయకః తత్ర గత్వా చ తేన ఉక్తం విద్యాం సంగృహ్య ఖేచరి. తేనోక్తః సమ్యక్ అభ్యాసం కుర్యాత్ ఆదావతంద్రితః అనయా విద్యయా యోగీ ఖేచరీ సిద్ధిభాక్ భవేత్. ఖేచర్యా ఖేచరీ యుంజన్ ఖేచరీ బీజపూరయ ఖేచరాధిపత్యః భూత్వ ఖేచరేషు సదా వసేత్. బ్రహ్మన్, ఎక్కడ ఖేచరీ దివ్యయోగ విద్య ప్రసాదించగల గురువు ఉంటారో అక్కడికి వెళ్ళి ఈ విద్యను గురువును ఆశ్రయించి పొందాలి. గురువు చెప్పురీతిగా ఓర్పుతో నేర్చుకోవాలేగాని తొందరబడి త్వరత్వరగా నేర్చుకోవాలనే ఆవేశంతో కాదు. క్రమంగా ఖేచరీ విద్యచే ఖేచరీ సిద్ధిభా కగుచున్నాడు. ఖే ఆకాశము ఆత్మాకాశము, ఖేచర్యముతో ఖేచరీ యోగాభ్యాసముచే ఖేచరీ బీజపుర్కము చేయుచు ఖేచరీ ఆధిపత్యత్వము ధారణ చేసి ఖేచరమునందు వసించాలి. ఆత్మచే ఆత్మయోగాభ్యాసి అయి ఆత్మబీజముతో సర్వము పూరించుచు ఆత్మాధిపత్యత్వమును ధారణ చేస్తూ ఆత్మగా ఆత్మయందు వసించాలి. ఖేచరావసతం వహ్నిమంబు మండలభూషితం 17. ఆఖ్యాతం ఖేచరి బీజం తేన యోగః ప్రసిద్ధ్యతి. ఖేచర అవసతం వహ్నిం అంబుమండలభూషితం, ఆఖ్యాత ఖేచరీ బీజం తేన యోగః ప్రసిద్ధ్యతి. జలమండల భూషితమై ఖేచర అవసతమైన యోగాగ్నిజ్ఞానాగ్నిలచే ఏర్పడు ఎరుకయే ఖేచరి బీజము. అట్టి ప్రయత్నముచే యోగము సిద్ధించుచున్నది. ఖేచరీ విద్యచే పునర్జన్మ పరంపరాప్రదమగు సంసార బీజము పునః చిగురించదు. సోమాంసనవకం వర్ణం ప్రతిలోమేన చోద్ధరేత్ 18. తస్మాత్ర్యంసకమాఖ్యాతమక్షరం చంద్రరూపకం తస్మాదపిష్టమం వర్ణం విలోమేన పరం మునే 19. తథా తత్పరమం విద్ధి తదాదరపి 5. ఇందోశ్చ బహుభిన్నే చ కూటోయం పరికీర్తితః 20. సోమాంస నవకం వర్ణం ప్రతిలోమేన చ ఉద్ధరేత్ తస్మాత్ త్రింశకం అఖ్యాతం అక్షరం చంద్ర రూపకం తస్మాత్ అపి అష్టమం వర్ణం విలోమేన పరం మునే తదా తత్ పరమం విద్ధి తదాదాహ అపి పంచమి ఇందోశ్చ బహుభిన్నం చ కూటో అయం పరికీర్తితః. ప్రతిలోమము ఇండైరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ చే సోమాంస యొక్క నవకమైన వర్ణమును ఉద్ధరించాలి. దాని నుండి జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ అనబడు త్రింశకము యొక్క యోగము చంద్రరూపకమగు అక్షరములను ఎరగాలి. అంతేకాకుండా మునీశ్వర అద్దానికి విలోమముగా డైరెక్ట్లీ పరమై 8వ వర్ణము అట్టి పరమైనది తెలుసుకోవాలి. అద్దాని నుండి 5వది తురియాతీతము కూడా పరమము అయి ఉన్నది. చంద్రునికి సంబంధించిన అట్టి బహుభిన్నమే కూటము అని కూడా పరికీర్తించబడుచున్నది. ఈ జీవుడు కూటస్థుడే. గురుపదేశ లభ్యం చ సర్వయోగ ప్రసిద్ధిదం. యత్తస్య దేహజా మాయా నిరుద్ధకరణాశ్రయా 21. స్వప్నేపి న లభేత్ తస్య నిత్యం ద్వాదశ జపితః. య ఇమాం పంచలక్షాణి జపేదపి సుయంత్రితః 22. తస్య శ్రీఖేచరి సిద్ధి స్వయమేవ ప్రవర్తతే. నశ్యంతి సర్వవిజ్ఞాని ప్రసీదంతి చ దేవతాః 23. 03. గురుపదేశ లభ్యం చ సర్వయోగ ప్రసిద్ధిదం. యత్ తస్య దేహజా మాయా నిరుద్ధకరణాశ్రయ స్వప్నేపి న లభేత్ తస్య నిత్యం ద్వాదశ జప్యతః. య ఇమాం పంచలక్షాణి జపేత్ అపి సుయంత్రితః. తస్య శ్రీఖేచరి సిద్ధ్యః స్వయమేవ ప్రవర్తతే. నశ్యంతి సర్వ విఘ్నాని ప్రసీదంతి చ దేవతాః. గురుపదేశముచే లభించు ఆత్మతత్వయోగము సర్వయోగములలో ప్రసిద్ధమైనది. ఇంద్రియములతో కూడిన దేహముతో గల సంబంధరూపమైయున్న మాయ దురత్యయము దాటుటకు కష్టమైనది. గురు ఆశ్రయము లేకుండా మాయ తొలగదు. ఆత్మాకాశ విహారము అనుఖేచరి సిద్ధికై నిత్యము ద్వాదశము 12 జపించాలి. ఎవ్వడు ఖేచరీ ధారణచే మంత్రమును సువ్రతుడై 500,000 సార్లు జపిస్తాడో అభ్యసిస్తాడో అట్టివాని పట్ల ఖేచరీ సిద్ధి స్వయముగా ప్రవర్తితమగుచున్నది. అప్పుడు సర్వవిఘ్నములు స్వయముగా శమించుచున్నాయి. దేవతలు అట్టి యోగి పట్ల సంతోషము ప్రకటించువారే ఉంటున్నారు. వలిపలితనాశ్చ భవిష్యతి న సంశయః. ఏవం లబ్ధ్వా మహావిద్యామభ్యాసం కారయేత్తతః 24. అన్యథా క్లిశ్యతే బ్రహ్మన్న సిద్ధ్యః ఖేచరి పథే. యదభ్యాసవిధౌ విద్యాం న లభేద్యః సుధామయీం 25. తతః సమ్మేళకాదౌ చ లబ్ధ్వా విద్యాం సదా జపేత్. నాన్యథా రహితౌ బ్రహ్మన్న కించిత్ సిద్ధిభాగ్ భవేత్. 26. యదిదం లభ్యతే శాస్త్రం తదా విద్యాం సమాశ్రయేత్. తతస్తదోదితాం సిద్ధిమాసు తాం లభతే మునః. 27. వలి పలిత నాశశ్చ భవిష్యతి న సంశేహ. ఏవం లబ్ధ్వా మహావిద్యాం అభ్యాసం కారయేత్ తతః. అన్యథా క్లిశ్యతే బ్రహ్మన్ న సిద్ధ్యః ఖేచరీ పథే. యత్ అభ్యాసవిధౌ విద్యాం న లభేత్ యతః సుధామయీం తతః సమ్మేళక అదౌ చ లబ్ధ్వా విద్యాం సదా జపేత్. న అన్యథా రహితో బ్రహ్మన్ న కించిత్ సిద్ధిభాగ్ భవేత్. యత్ ఇదం లభ్యతే శాస్త్రం తదా విద్యాం సమాశ్రయేత్. తతః తతో ఉదితాగ్ సిద్ధిం ఆసుతాం లభతే మునియః. ఖేచరీ యోగాభ్యాసము వలన వార్ధక్య లక్షణములైనటువంటి శరీరము ముడతలు పడటము తలనెరియటము మొదలైనవి జయించబడగలవు. సంశయం లేదు. ఈ విధంగా ఖేచరీ మహావిద్యను అభ్యసించి అద్దానిని అవగాహనతో కూడి నిర్వర్తించాలి. ఖేచరీ పదము కాకుండా తదితర మార్గములలో సిద్ధి మోక్షము ప్రాప్తించటము కష్టతరము. బుద్ధిచే ఖేచరి ముద్ర తదితర అభ్యాసపూర్వకమైన విధి విధానములలో ఆత్మవిద్య అనునిత్యస్వానుభవమై లభించినప్పుడు ఆ బుద్ధిమంతుడు ఆత్మచే జగత్తును ఆత్మగా దర్శించి ఆత్మగా స్వభావసిద్ధము చేసుకోవటము అనే సమ్మేళకముతో జపించాలి. ఖేచరి ఆత్మగా అనుకోవటము అనిపించటము. హే బ్రహ్మన్ తదితర విద్యలచే కొంచెము ఆత్మబుద్ధిని పెంపొందించుకొని అప్పుడిక ఆత్మచే ఆత్మగా ఆత్మతో ఆత్మదర్శనం అనే ఖేచరీ విద్యను సమాశ్రయించాలి. అట్టి ఖేచరీ విద్యచే త్వరితంగా సిద్ధి పొందగలవయ్యా ముని. సందేహం లేదు. తాలుమూలం సముత్కృష్య సప్తవాసరమాత్మవిత్. స్వగురుక్త ప్రకారేణ మలం సర్వం విశోధయేత్. 28. తాలు మూలం సముత్కృష్య సప్తవాసరమాత్రవిత్. స్వగురు ఉక్త ప్రకారేణ మలం సర్వం విశోధయేత్. యోగశాస్త్రీయమైన ఖేచరి యోగాభ్యాస విధానము గురించి ఇక విచారిద్దాము. తాలు దవడ మూల ప్రదేశములో కొండనాలుక వరకు బుద్ధిని చిత్తమును 7 రోజులు గురువు బోధించు విధంగా నిలిపి ఏకాగ్రం చేసి మనో ఉబుద్ధులలో గల దోషములను వెతికి వెతికి శోధించాలి. స్నుహిపత్రనిభం శస్త్రం సుతీక్ష్ణం స్నిగ్ధ నిర్మలం సమాదాయ తతస్థేన రోమమాత్రం సముచ్చినేత్. 29. హిత్వా సాయంధబ్ధ్యాభ్యాం చూణితాభ్యాం ప్రకర్షయేత్. పునః సప్తదినే ప్రాప్తే రోమమాత్రం సముచ్చినేత్. 30. స్నుహిపత్రనిభం శస్త్రం సుతీక్ష్ణం స్నిగ్ధ నిర్మలం సమాదాయ తతః తేన రోమమాత్రం సముచ్చినేత్. హిత్వా సాయంధవ పథ్యాభ్యాం చూణితాభ్యాం ప్రకర్షయేత్. పునః సప్తదినే ప్రాప్తే రోమమాత్రం సముచ్చినేత్. బొమ్మజముడ కువలే అతి పదునైన నునుపైన చిక్కనైన శస్త్రమును తీసుకోవాలి. అద్దాని యొక్క సహాయంతో నాలుకపై పాచి రోమములను తొలగించివేయాలి. తాలుములమును సాయంధవ లవణముచే చూర్ణించిన పథ్యములతో ప్రకర్షణమును కలిగించాలి. మరల 7 రోజులు అయిన తరువాత రోమమాత్రములను తొలగించాలి. ఏవం క్రమేణ షణ్మాసం నిత్యోద్యుక్తః సమాచరేత్. షణ్మాసాదృశనామూలం శిరబద్ధం ప్రణశ్యతి. 31. అథవాగీశ్వరీధామ శిరో వస్త్రేణ వేష్టయేత్. సనేరుత్కర్షేద్యోగీ కాలవేళావిధానవిత్. 32. పునః షణ్మాసమాత్రేణ నిత్యం సంఘర్షణాన్మునే. భ్రూమధ్యావధి చాప్యేతి తిర్యక్కణబెలావధి. 33. అధశ్చ చుబుకం మూలం ప్రయాతి క్రమచారిత. 04. ఏవం క్రమేణ షాణ్మాసం నిత్య ఉద్యుక్తః సమాచరేత్. షణ్మాసాత్ రసనమూలం శిరాబంధం ప్రణశ్యతి. అథవాగీశ్వరీధామ శిరో వస్త్రేణ వేష్టయేత్. సనేహ ఉత్కర్షయేత్ యోగీ కాలవేళా విధానవిత్. పునః షణ్మాసమాత్రేణ నిత్యం సంఘర్షణాత్ మునే. భ్రూమధ్యా అవధి చ ఆప్యేతి తిర్యక్ కణబిలావధి. అధశ్చ చుబుకం మూలం ప్రయాతి క్రమచారిత. ఈ విధంగా 6 నెలల కాలము నిత్యము ఉద్యుక్తుడే ఆచరించాలి. 6 నెలలకు రసన మూలమున శిరాబంధము తొలగగలదు. అప్పుడు వాగీశ్వరి సరస్వతి ధామముగా చెప్పబడు శిరస్సును వస్త్రముతో చుట్టవలే భావన చేస్తూ నాలుకను లోపలి వైపుగా మడచటం అభ్యసించాలి. కాలవేళా విధానమును ఎరిగినవాడే క్రమంగా ఉత్కర్ష చేయాలి. ఓ ముని, 6 నెలల కాలము నిత్య సంఘర్షణ చే క్రిందగల కర్ణ చెవి బెలమును మనస్సుతో ఆక్రమించిన యోగధ్యాసముచే ధ్యాస నిశ్చలమై భ్రూమధ్య స్థానము చేర్చున్నది. క్రమంగా చుబుకము గడ్డము మూలము వరకు యోగబలముతో కూడిన ధ్యాసచే ఆక్రమించబడుచున్నది. పునః సంవత్సరాణంతు తృతీయ దేవలీలయ. 34. కేశాంతమూర్ధ్వం క్రమతి తిర్యక్ శాఖావధిర్మునే. అధస్తాత్కంఠకు పాంతం పునర్వర్షత్యేణతు. 35. బ్రహ్మరంధ్రం సమావృత్య తిష్టేదేవన సంశేహ. పునః సంవత్సరాణాంతు తృతీయా దేవలీలయ. కేశాంతం ఊర్ధ్వం క్రమతి తిర్యక్ శాఖావధ్యాః మునే. అధస్తాత్ కంఠకూపాంతం పునః వర్షత్రయేణతు. బ్రహ్మరంధ్రం సమావృత్య తిష్ఠే దేవ న సంశేహ. దేవలీలయ అనువిధంగా 3 సంవత్సరముల అభ్యాసముచే పైకి కేశముల అంతము వరకు యోగసమన్వితమైన ధ్యాస క్రమముగా వెళ్ళుచున్నది. క్రిందవైపుగా కంఠబిలాంతము వరకు 3 సంవత్సరముల అభ్యాసముచే యోగధారణ శక్తి విస్తరించినదే, ఆక్రమించుకొనుచున్నది. ఆ తరువాత ఆ యోగి బ్రహ్మరంధ్రమును ఆక్రమించి దేవతలతో ఆసీనుడగుచున్నాడు. సంశయము లేదు. తిర్యక్ చూలితలం యాతి అధః కంఠబెలావధి 36. సనేహ సనేర్మస్తకాచ మహావజ్రకపాటభిత్. పూర్వం బీజితా విద్యా హ్యాఖ్యత యతి దుర్లభ 37. తస్యాః షడంగం కుర్వితా తయా షట్స్వరభిన్నయ. కుర్యాదేవం కరణ్యాసం సర్వసిద్ధ్యాధిహేతవే 38. సనేరేవం ప్రకర్తవ్యమభ్యాసం యుగపన్నహి. తిర్యక్ చూడితలం యాతి అధః కంఠబిలావధ్యాః. సనేహ సనేహ మస్తకాచ్చ మహావజ్ర కవాటభిత్. పూర్వం బీజితా విద్యా హి ఆఖ్యాతాయాతి దుర్లభ. తస్యాః షడంగం కుర్విత తయా షట్స్వరభిన్నయ. కుర్యాత్ ఏవం కరణ్యాసం సర్వసిద్ధ్యాదిం హేతవే. సనేహ ఏవం ప్రకర్తవ్యం అభ్యాసం యుగపత్ నహి. క్రింద కంఠబలము వరకు ప్రక్కలందు చూలి తలము వరకు వ్యాపించుచున్నాడు. నెమ్మది నెమ్మదిగా మస్తకములోని మహావజ్ర కవాటము తలచుట్టూ కరీటము ధరించి చుట్టూ స్థానము ఛేదింపబడుచున్నది. బీజేతమైన ఖేచరి విద్య వివరించి చెప్పటం దుర్లభమైనది. అద్దానిని 6 సర్వభిన్నములతో వేర్వేరైన స్వరములతో షడంగములుగా 6 అంగములుగా విభాగములుగా చేయాలి. సర్వసిద్ధులు ప్రసాదించు ఖేచరీ విద్యను 6 కరణ్యాసములుగా కూడా చేయాలి. గురుముఖత అభ్యాసము ప్రారంభించాలి. నెమ్మది నెమ్మదిగా అభ్యాసము చేయటము ముఖ్య కర్తవ్యం. అంతేగాని మొత్తం 6 విభాగములను ఒకేసారి కాదు. యుగపద్వర్తతే యస్య శరీరం విలయం వ్రజేత్ 39. తస్మాచ్ఛనేహ సనేహ కార్యమభ్యాసం మునిపుంగవ. యదా చ బాహ్యమార్గేణ జిహ్వా బ్రహ్మబలం వ్రజేత్ 40. తదా బ్రహ్మార్గలం బ్రహ్మందుర్భేద్యం 30. అంగుల్యగ్రేణ సంఘృష్య జిహ్వామాత్రం నివేశయేత్ 41. ఏవం వర్షత్రయం కృత్వా బ్రహ్మద్వారం ప్రవిశ్యతి. 05. యుగపత్ వర్తతే యస్య శరీరం విలయం వ్రజేత్ తస్మాత్ సనేహ సనేహ కార్యం అభ్యాసం మునిపుంగవ. యదా చ బాహ్యమార్గేణ జిహ్వా బ్రహ్మబలం వ్రజేత్ తదా బ్రహ్మార్గళం బ్రహ్మన్ దుర్భేద్యం త్రిదశేదపి. అంగుల్య అగ్రేణ సంఘృష్య జిహ్వామాత్రం నివేశయేత్ ఏవం వర్షత్రయం కృత్వా బ్రహ్మద్వారం ప్రవిశ్యతి. ఓ ముని పుంగవ, ఒక్కసారిగా 6 విభాగములు చేయనారంభిస్తే శరీరము విలయము పొందవచ్చుకూడా. అందుచేత నెమ్మది నెమ్మదిగా నిర్వర్తిస్తూ అభ్యాసం కొనసాగించాలి. గురుముఖత అభ్యాసం చేయాలి. హే బ్రహ్మన్, ఎప్పుడైతే బాహ్యమార్గంగా జిహ్వ నాలుక బ్రహ్మబలము కొండనాలుక యొక్క చిట్ట చివరను చేరుతుందో అప్పుడిక అతని బ్రహ్మార్గళము త్రిదశలగు దేవతలకు కూడా దుర్భేద్యమవగలదు. తాలుములాభ్యాసం చేస్తున్నప్పుడు నాలుక చివరను చేతి వ్రేళ్ల ఉపరి భాగంతో కొంచెము కొంచెములోనికి నొక్కుతూ ఉండాలి. ఈ విధంగా 3 సంవత్సరములు అభ్యసిస్తూ ఉంటే నాలుక అంగటిలోని బ్రహ్మద్వారము వైపు కొండనాలుక చివర రంధ్రము వైపు ప్రవేశించు సామర్థ్యము పొందగలదు. బ్రహ్మద్వారే ప్రవిష్టేతు సంయమ్మతనమాచరేత్ 42. మథనేన వినా కేచిత్ సాధయంతి విపశ్చితః. ఖేచరి మంత్రసిద్ధస్య సిధ్యతే మథనం వినా 43. జపం చ మథనం చైవ కృత్వా శీఘ్రం ఫలం లభేత్. బ్రహ్మద్వారే ప్రవిష్టేతు సమ్యక్ మథనం ఆచరేత్. మథనేన వినా కేచిత్ సాధయంతి విపశ్చితః. ఖేచరి మంత్రసిద్ధస్య సిధ్యతే మథనం వినా. జపంచ మథనం చ ఏవా కృత్వా శీఘ్రం ఫలం లభేత్. నాలుక చివర బ్రహ్మద్వారమును ప్రవేశించటం ప్రారంభమవగానే ఇక మథనము రౌండ్ సెప్ట్ మూవ్మెంట్ ప్రారంభం కావాలి. కొందరు మథనము లేకుండానే మననరూపమగు మంత్రమును కొనసాగిస్తూ ఉంటారు. వారు బుద్ధి బలంతో ఖేచరి పరాకాష్ఠ స్థితిని సిద్ధింపజేసుకొనుచున్నారు. ఖేచరి మంత్రసిద్ధి మథనము లేకుండా కూడా సిద్ధించగలదు. ఈ విధంగా ఖేచరి విద్యాపూర్వకంగా యోగాభ్యాసము అగు జపము మథనము ఒక్కసారే నిర్వర్తిస్తూ ఉండగా ఖేచరి ముద్రసిద్ధి త్వరగా లభించగలదు. స్వర్ణజాం రౌప్యజాం వాపి లోహజాం వా శలాకికాం 44. నియోజ్య నాసికారంధ్రం దుగ్ధసిక్తేన తంతున ప్రాణాన్నిరుధ్య హృదయే సుఖమాసనమాత్మనః 45. సనేహ సుమథనం కుర్యాద్భ్రూమధ్యే న్యస్య చక్షుషి షణ్మాసం మథనావస్థాభావేనైవ ప్రజాయతే 46. యథా సుషుప్తిర్బాలానాం యథా భావస్తథా భవేత్. న సదా మథనం సస్తం మాసే మాసే సమాచరేత్. 47. స్వర్ణజాం రౌప్యజాం వాపి లోహజాం వా శలాకిన నియోజ్య నాసికారంధ్రం దుగ్ధసిక్తేన తంతున ప్రాణాః నిరుధ్య హృదయే సుఖమాసనం ఆత్మనః సనేహ స మథనం కుర్యాత్ భ్రూమధ్యే న్యస్త చక్షుపి షాణ్మాసం మథనావస్థా భావేనైవ ప్రజాయతే యథా సుషుప్త్యః బాలానాం యథా భావః తథా భావేత్. న సదా మథనం సస్తం మాసే మాసే సమాచరేత్. ఖేచరియోగ సంబంధిత బ్రహ్మాండ మహామార్గము బంగారం లేక వెండి లేక ఇనుప శలాకము సన్నటి తీగను పాలతో తడిపి ధారగా ముక్కు రంధ్రములో ప్రవేశపెట్టుచు ప్రాణమును హృదయస్థానము నందు నిరోధించి నిలిపి దేహమునకు సుఖమైన ఆసనమును ధారణ చేసి భ్రూమధ్యగా దృష్టిని నిలిపి ఉంచి నెమ్మదిగా మథనము చలకరించటము చేయిచుండటము ఇది ఖేచరి యోగ బ్రహ్మాండ మహామార్గము. 6 నెలలు మథనావస్థను అభ్యసించుటచే ఆత్మా భావన సిద్ధించగలదు. చిన్నపిల్లవాడు కునికి పాట్లు పడురితిగా అట్టి భావన రూపము కలిగి ఉంటుంది. అట్టి మథనము అన్నివేళలా చేతగదు. కొన్ని కొన్నిసార్లుగా అప్పుడప్పుడు సమాచరిస్తూ నిర్వర్తిస్తూ ఉండాలి. గురుముఖత మాత్రమే అభ్యసించాలి. నెలకొకసారి చేయుచుండవచ్చు. సదా రసనయ యోగి మార్గం న పరిసంక్రమేత్. ఏవం ద్వాదశవర్షాంతే సంసిద్ధిర్భవతి ధ్రువ. 48. శరీరే సకలం విశ్వం పశ్యత్యాత్మా విభేదత బ్రహ్మాండోయం మహామార్గో రాజంతోర్ధ్వకుండలి. 49. ఇతి ద్వితీయోధ్యాయః. 2. సదా రసనయ యోగి మార్గం న పరిసంక్రమేత్. ఏవం ద్వాదశ వర్షాంతే సంసిద్ధః భవతి ధ్రువ శరీరే సకలం విశ్వం పశ్యతి ఆత్మా విభేదతః బ్రహ్మాండోయం మహామార్గో రాజదంతా ఊర్ధ్వకుండలి ఇతి. యోగి అట్టి యోగాభ్యాసంలో జిహ్వా నాలుకతో మార్గమును ఆక్రమించరాదు. సమార్గమును నిరోధించకుండానే బ్రహ్మరంధ్ర స్పర్శని నాలుక చివరిలో స్పృశించు ఖేచరిని అభ్యసించాలి. ఈ విధమైన అభ్యాసము కొనసాగుచుండగా 12 సంవత్సరాల కాలంలో ధ్రువమగు సంసిద్ధి లభించగలదు. స్వయంగా విశ్వరూపుడై విశ్వమంతటికీ ఆత్మాయి విరాజిల్లుచున్నాడు. సమస్త విశ్వమును ఆత్మకు అద్వితీయంగా స్వశరీరమునందే సందర్శించుచున్నాడు. ఇది బ్రహ్మాండ మహామార్గము అని రాజదంతా ఊర్ధ్వకుండలి అని పిలువబడుచున్నది